నీ రూపమే, ఏ గీతి పాడినా నీ గానమే. రతివో భారతివో అనురాగవతివో, ఎవరివో ఎవరివో నీదెవరివో, ఏ గీత గీసినా నీ రూపమే. వచ్చిన దేవతవో, భువిలోన వెలసిన మోహినివో, నిసమిసల అందాల రసరాగలతవో, అసమాన లావణ్య కుసుమానివో, ఎవరివో ఎవరివో నీవెవరివో, ఏ గీత గీసినా నీ రూపమే. కాళిదాసుని దివ్య కావ్య నాయికో, కణ్వముని కను వెలుగు శకుంతలవో, మధుమాస శుభ వేళ మాధవుని రాకకై, మధుమాస శుభ వేళ మాధవుని రాకకై, ఎదురు తెన్నులు చూచు రాధికవో, ఏ గీత గీసినా నీ రూపమే. అజంతా గుహలో నచ్చిత్రానివో, శిల్పానివో, రామప్ప గుడిలోన రమణీయ భంగిమల, రక్తి నొలికించే నర్తన బాలవో, ఎవరివో ఎవరివో నీవెవరివో, ఏ గీత గీసినా నీ రూపం.